తొంభేడ్ మాయబోయే సంసారం. సభికులారా, ఈ సభలోకి ఈ ఐంద్రజాలికుడు, ఈ గువ్వము రావడం మీరు చూశారు కదా. ఇతను నెమలి పింఛం తిప్పాడు, అంతే. ఆ తరువాత ఈ సభ, ఈ జనం నాకు గుర్తులేదు. నేను ఆ గుగ్గ్యం మీద మోజుపడి వీరావేశంతో స్వారీ చేస్తూ ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాను. అక్కడ క్రూర జంతువులు కనిపించేసరికి, సమర్థమైన గుగ్గ్యం చేతిలో ఉండేసరికి ఉత్సాహం పెరిగిపోయి వేట తమకల్లో పడ్డాను. గుగ్గము పరిగెత్తలేక, నా చేతులు కదలలేక సొమ్మసిల్లి పడబోయే దశ వచ్చేదాకా నా వేట మత్తు కిందికి దిగలేదు. మండువేసవి, మిట్టమధ్యాహ్నం, చెవులు గింగురులెత్తే వడగాలులు, నాలిక మెలికలు తిరిగే దాహం, నడవలేక కాళ్ళీడుస్తున్నా గుగ్గమిది నా పరిస్థితి. ఈ దశలో నీళ్లకోసం వెతుక్కుంటూ ఇటూ అటూ తిరుగుతున్నాను. ఆ తిరగటంలో ఒకచోట ఒక పెద్ద చెట్టు కొమ్మల కింద నుంచి పోతుంటే పైనున్న అడవి తీగలు నా గొంతుకు పట్టుకున్నాయి. నేను గాలిలో వేళ్లాడసాగాను. నా బరువు తగ్గేటప్పటికీ ఆ గుగ్గ్యానికి అంత శక్తి ఎలా వచ్చిందో, మెరుపల్లే ముందుకు దూసుకుపోయింది, మరి కనిపించలేదు. ఆ తీగల ఉరికి అక్కడే ప్రాణాలు పోతాయేమో అనిపించింది. కాని నా బరువుకి ఆ తీగలు తెగటం వల్ల నేను కింద పడ్డాను. ఆ దెబ్బకు నాకు నిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి చీకటి ముదురుతోంది. ఆ భయంకరారణ్యంలో నేను ఒంటరి జీవిని. స్నానం లేదు, పూజ లేదు, నాలిక తడువుకునేందుకు నీళ్లైనా లేవు. పైగా భయంకరమైన చీకటి, ఏమి చెయ్యాలో. ఆయ్సర్వ్ 141. తెలియక ఎలాగో ఓపిక తెచ్చుకొని పక్కనే ఉన్న చెట్టు తొర్రలో దూరి రాత్రి గడిపాను. తెల్లవారింది. దాహం కొంచెం తగ్గింది, నీరసం పెరిగింది. ఏం చెయ్యాలో తెలియక ఎక్కడైనా చెట్లమీద పళ్ళు దొరుకుతాయేమోనని వెతుకుతూ తిరగసాగాను. అది వేసవి మొదలు. చెట్లకు పిందెలే గాని పళ్ళెక్కడా లేవు. ఆ కీకారణ్యంలో నరసంచారమే లేదు. ఇక ఈ ప్రాణాలు ఎక్కువ సేపు ఉండవని నేననుకుంటూ ఉండగా దూరంలో మెరుపులాంటి బోయపిల్ల ఒకతే కనిపించింది. దాని చేతిలో అన్నపు కుండ కనిపిస్తోంది. అది నడుస్తూనే ఆ కుండలో చెయ్యి పెట్టి తీసుకు తింటోంది. నాకు అరిచే ఓపిక లేక, నోటమాట పెగలక ఎలాగో దాని దారికడ్డంగా వెళ్ళి బిచ్చం పెట్టమని దోసిలి ఒగ్గి ప్రార్థించాను. దాని వంటిమీద ఉండి లేనట్టుగా గుడ్డపీలికలు ఉన్నాయి. నావి మహారాజా దుస్తులు, కాని నిరసపు మొహం. నన్ను చూసేసరికి దానికి ఏమనిపించిందో ఏమో, లేదు పో అనేసి కిసుక్కున నవ్వేసి చురుక్కున పారిపోయింది. నాకు ఒక పక్క ప్రాణం పోతోంది, మరో పక్క ఆశ పీకుతోంది, మరో పక్క దాని నవ్వు, దాని కులుకులు నన్ను కలవర పెడుతున్నాయి. నాకు వేరే గతిలేక దాన్ని వదిలిపెట్టి పోబుద్ధి కాక దాని వెంటే బడి మెల్లిగా గొంతు పెగల్చుకుని పిడికెడు అన్నం పెట్టు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అంటూ రకరకాలుగా బతిమాలసాగాను. పోవటం లేదు. గిరుక్కున వెనక్కు తిరుగుతోంది, ఫక్కున నవ్వుతోంది. నేను పీలికల గుడ్డల దాన్నిగా, బోయదాన్నిగా, మీబోటి మహారాజుకు నేను పనికొస్తానా అంటోంది. మళ్లీ పరుగులు తీస్తోంది. ఆ బోయది పారిపోతోంది, కాని పూర్తిగా. మెల్లిగా దాని భావం నాకర్థమైది. నాకు దానిమీద మోజు పుట్టింది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నం పెట్టు అన్నాను. అది నా చేత ప్రమాణం చేయించుకొని ఉన్న అన్నంలో సగం పెట్టింది. మిగతాది పొలంలో ఉన్న తండ్రికి ఇవ్వాలంది. నా ప్రాణాలు నిలిచాయి. నా మోజు కొంచెం పెరిగింది. కొంతసేపటికి ఆ బోయది వెళ్ళి తన తండ్రిని తీసుకువచ్చింది. తరువాత ముగ్గురం కలిసి వాళ్లగూడెం చేరాం. అక్కడికి వెళ్లేసరికి అది పచ్చిమాంసం తిని పచ్చి నెత్తురు తాగే గూడెం అని తెలిసింది. ఎక్కడ చూసినా దోమలు, చీమలు, అంతా అసహ్యంగా ఉంది. అయినా ఆ గూడెం వాళ్లందరూ నాకు గొప్ప గౌరవం చేసి డప్పులు వాయించి సారాలు పంచి మా ఇద్దరికీ పెళ్లి చేశారు. వాళ్ల ఉత్సాహం ఏమిటోగాని ఆ సంబరాలు 7 రోజులు సాగాయి. ఈ 7 రోజుల్లో నా రాజదుస్తు లేటుపోయాయో, వంటిమీదికి అడవి గుడ్డ పీలికలు ఎలా వచ్చాయో నాకు గుర్తులేదు. 7 ఏడాది తిరిగేసరికి మాకొక ఆడపిల్ల పుట్టింది. నేను అక్కడి బోయవారితో కలిసి అడవి పందుల మాంసాలు తింటూ బోయ వ్యవసాయం చేసుకుంటూ అత్తవారింట్లోనే కొన్నాళ్లు ఉన్నాను. క్రమంగా వాళ్లతో పడక వేరే కాపురం పెట్టాను. సంతానం పెరిగింది. భార్యాభర్తలం ఇద్దరం కష్టపడి పనిచేసినా పిల్లలకు సరిగా తిండి పెట్టలేకపోతున్నా. ఈ దరిద్రం వల్ల నాకు నా భార్యకు పడక ఒక రోజున విడిపోయి నేను కొంతమంది పిల్లలను 142 వెంటబెట్టుకుని మరో స్నేహితుడింట్లో మకాం పెట్టాను. ఇలా భార్యాభర్తలం చాలాసార్లు విడిపడ్డాం, చాలాసార్లు కలిశాం. క్రమంగా నాకు కూడా అక్కడివారి లాగానే బూతులు తిట్టడం, పాడుపనులు చేయటం, నీచాహారాలు తినటం అలవాటైపోయింది. ఇలా 60 సంవత్సరాలు గడిచాయి. ముసలితనం బాగా మీద పడ్డది. ఇలాంటి దశలో మా ప్రాంతానికి అంతులేని కరువు వచ్చింది. ఆ కరువు ముదిరి మానవ సంబంధాలే తెగిపోయి సందు దొరికితే తల్లి పిల్లలు ఒకరినొకరు పీక్కు తింటున్నారు. చాలామంది వలసపోయారు. ఆ వయస్సులో గూడా మాకు చిన్న పిల్లలున్నారు. నేను చంటివాణ్ణి భుజాలమీద పెట్టుకుని ముందు నడుస్తుంటే నా ముసలి భార్య మరి కొంతమంది పిల్లలను చేత్తో పట్టుకుని నడుస్తోంది. కొంత నడిచాక ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగా. ఇంత జరుగుతున్నా నా భార్యకు చీమ కుట్టినట్టుండేది కాదు. పిల్లలు ఆకలితో గగ్గోలు పెడుతున్నా అది దొరికిన ఎండాకులు తినేసి రాళ్లముక్కలు నమిలేసి హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయింది. నాకు నిద్ర పట్టలేదు. పిల్లవాడు ఆకలి తట్టుకోలేక కొంచెం మాంసం ఇవ్వు, కొంచెం రక్తం ఇవ్వు అని ఏడుస్తున్నాడు. నేను వాణ్ణి బుజ్జగిస్తూ కొంచెం ఓపిక పట్టరా బాబూ అని బ్రతిమాలుతున్నాను. వాడు ఏడుపు ఆపటం లేదు. చివరికి నా గుండె తరుక్కుపోయి పోని నా దగ్గరే కొంచెం మాంసం పీక్కు తినరా అని అనేశాను. వాడు దానికే సిద్ధపడ్డాడు. అప్పుడు నాకు పుత్రప్రేమ మరీ పెరిగిపోయి నేను చస్తే నా మాంసమైనా వీళ్లకి పనికొస్తుంది గదా అనిపించింది. వెంటనే నేను ఎండుకట్టెలు పోగేసి చితి పేర్చి నిప్పంటించి దాంట్లోకి దూకేశాను. అక్కడ ఆ నిప్పులోకి దూకేశాను. ఇక్కడ సింహాసనం మించి కిందకు పడబోయాను. ఇక్కడ మీ జయ జయధ్వానాలు వినిపించేసరికి నా భ్రాంతి మత్తు వదిలిపోయి నేను మళ్లీ ఈ లోకంలోకి వచ్చాను. ఈ అద్భుతమైన మాయ అంతా ఈ ఐంద్రజాలికుడి వల్లే జరిగింది. ఇతనిని సముచితంగా సత్కరించాలి. లవణ మహారాజు తన ఉపన్యాసం ముగిస్తుండగానే సభలోని ఐంద్రజాలికుడు అక్కడికక్కడే మాయమైపోయాడు. ఇది చూసి సభికులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. వాళ్లలో పెద్దలు మాత్రం, "మహారాజా, మామూలు ఐంద్రజాలికులైతే సన్మానాల కోసమే మాయలు చేసి చూపిస్తారు. ఇతను సన్మానం పేరెత్తేసరికి మాయమైపోయాడు. కనుక ఇతను మామూలు ఐంద్రజాలికుడు కాడేమో అనిపిస్తోంది. ఆ దైవమాయే మీకు ప్రపంచతత్వాన్ని బోధించతలచి ఈ రూపంలో వచ్చిందేమో. మాయవల్ల ఈ ప్రపంచం అంతా మనోవిలాసమే. మనస్సు తప్ప మరేమీ లేదు. మనోవిలాస సంసారః ఉడొట్ప్రడొట్స 1:09-25 అని మనకు అర్థమవుతోంది. అది యుక్తమే. ఎందుకంటే సర్వశక్తేరనంతస్య విలాసో హి మనో జగత్ ఉడొట్ప్రడొట్స 1:09-25 అనంత శక్తి సంపన్నుడైన హిరణ్యగర్భుడి మనస్సే గదా ఈ జగత్తు. కనుక రాజా, ఇతనెవడో దివ్య బోధకుడేగాని మామూలు గారడివాడు కాదనిపిస్తోంది అన్నారు. ఆయ్ సర్వ్. 143